అంకెలు పుస్తకం 9వ భాగం. హీబ్రూ గ్రీక్ అక్షరాలు మనకి కాస్త కొత్తగా ఉంటాయి, అయితే వాటికి ఇంగ్లీష్ అక్షరాలకి చాలా దగ్గర సంబంధం ఉంది. కాబట్టి ఇంగ్లీష్ అక్షరాలనే నమూనాగా వాడుకుంటూ ఈ కొత్త సంఖ్యామానం ఎలా పనిచేస్తుందో చూద్దాం. అంటే ఏ అంటే 1, బి 2, సి 3, డి 4, ఇ 5, ఎఫ్ 6, జి 7, హెచ్ 8, ఐ 9, జె 10. ఇలాగే కొనసాగుతుంటే 26 దగ్గర ఆగిపోవలసి వస్తుంది. ఎందుకంటే మరి ఇంగ్లీష్లో 26 అక్షరాలే ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈ అక్షరాలని రకరకాలుగా కలపడం మొదలు పెడదాం. 11ని 10+1 అని అంటే జేఏ అని రాసుకోవచ్చు. అప్పుడు 12 జేబి అవుతుంది. అలాగే జేసి 13, జేడి 14, జేఈ 15, జేఎఫ్ 16, జేజి 17, జేహెచ్ 18, జేఐ 19 అవుతాయి. 20కి జేజే అని రాసుకోవచ్చు, కానీ అప్పుడు ఒకే చిహ్నాన్ని 10 వాడినట్టు అవుతుంది. కాబట్టి అలా కాకుండా జే తర్వాత వచ్చే కే అక్షరాన్ని 20కి చిహ్నంగా వాడుకుంటూ ఇలా ముందుకు పోదాం. కే 20, ఎల్ 30, ఎం 40, ఎన్ 50, ఓ 60, పి 70, క్యూ 80, ఆర్ 90, ఎస్ 100, టి 200, యు 300, వి 400, డబ్ల్యూ 500, ఎక్స్ 600, వై 700, జెడ్ 800. ఇలా నిర్మించిన పట్టిక అర్ధాంతరంగా ఆగిపోయింది. కనీసం 900 వరకు అయినా రాయగలగాలి. కాబట్టి దానిని ఈ డాలర్ చిహ్నంతో సూచిద్దాం. ఈ పద్ధతిని ఉపయోగించి 1000 లోపల ఏ సంఖ్య అయినా 1, 2 లేక 3 చిహ్నాలతో సూచించడానికి వీలవుతుంది. పైగా ఏ చిహ్నాన్ని 1 ఎక్కువసార్లు వాడకుండా రాయడానికి వీలవుతుంది. ఈ కొత్త పద్ధతి ప్రకారం కొన్ని సంఖ్యలని ఈ విధంగా వ్యక్తం చేయవచ్చు. 75 అనగా పిఎఫ్, 156 అనగా ఎస్ఎన్ఎఫ్, 802 అనగా జెడ్బి, 999 అంటే ఈ డాలర్ చిహ్నం ఎస్కి నిలువు గీత ఆర్ఐ. ఈ విధంగా 1 నుండి 999 వరకు అంకెలన్నీ సునాయాసంగా రాసేయవచ్చు. 999 కన్నా పెద్ద సంఖ్యల్ని వ్యక్తం చేయాలంటే కొన్ని కొత్త గుర్తులని ప్రవేశపెట్టవచ్చు. ఉదాహరణకి ఒక అంకె మీద చిన్న అడ్డుగీత రాస్తే ఆ అంకెని 1000తో గుణించినట్టు తీసుకోవచ్చు. ఉదాహరణకి ఏ మీద అడ్డుగీత గీస్తే అది 1000 అవుతుంది, బి మీద గీస్తే అది 2000, అప్పుడు 5821 ఇలా రాసుకోవచ్చు. ఈ పైన అడ్డుగీతతో తర్వాత జెడ్ కేఏ అంతా బాగానే ఉంది. కానీ పదాలకి అంకెలకి ఒకే చిహ్నాలు వాడితే అంకెలు కూడా పదాలలాగానే ఉంటాయి. ఉదాహరణకి పై పద్ధతిలో 565 చిహ్నాలు కూరిస్తే ఇలా వస్తుంది, WOE. ఇంగ్లీష్లో ఈ పదానికి శోకం అని అర్థం. పదాలకి అంకెలకి మధ్య ఇలాంటి పోలికలు గమనించిన వాళ్ళు కొన్ని అంకెలు దుస్సెకులను సూచిస్తాయని అపోహపడి ఉండొచ్చు. గ్రీకులు హీబ్రూలు కూడా ఇలాంటి పొరపాటు చేసి న్యూమరాలజీ అనే ఓ తిక్క శాస్త్రాన్ని కనిపెట్టారు. అలా పుట్టిన న్యూమరాలజీ ఇప్పటికీ ఉంది. చాలామంది ఇప్పటికీ దానిని నమ్ముతారు. ఎప్పుడో ప్రాచీన కాలంలో గ్రీకులు హీబ్రూలు పదాలకి అంకెలకి ఒకే చిహ్నాలను వాడిన పాపానికి నేడు మనకి న్యూమరాలజీ దాపురించింది.